అలెగ్జాండ్రియాలో చదువు పూర్తి చేసుకుని తన సొంత ఊరైన సిరక్యూస్కి వెళ్ళిపోయాడు ఆర్కిమిడిస్. అక్కడ హీరాన్ కొలువులో హాయిగా జీవించసాగాడు. తేలే వస్తువుల గురించిన ఆర్కిమిడిస్ నియమం గురించి, తరువాత యురేకా అని రంకె వేసిన ఉదంతం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈయన రాసిన పుస్తకం పేరు ఫ్లోటింగ్ బాడీస్, తలాల తటస్థ స్థితి అన్న పుస్తకంపై స్థితి శాస్త్రానికి పునాది వేశాడు. కప్పీలతో తులాదండాలతో నిజంగానే ఆర్కిమిడిస్ ఓ ఓడని ఒడ్డుకి ఈడ్చాడని కథలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధ ప్రయోజనాలకు వాడటం ఇదే మొదలు. హీన్ తర్వాత అతడి మనవడు హీరానిమస్ రాజయ్యాడు. రెండవ ప్యూనిక్ యుద్ధంలో హానిబాల్ నేతృత్వంలో కార్థేజ్ సేనల విజయాలు చూసి హీరానిమస్ రోమ్తో తెగతెంపులు చేసుకుని కార్థేజ్ నీడన చేరాడు. దానితో రోమన్లు సిరక్యూస్ మీద దాడి చేశారు. ఆర్కిమిడిస్ నిర్మించిన యుద్ధ యంత్రాలు రోమన్ సేనని మార్పులెస్ రెండేళ్ల పాటు ముప్పుతిప్పలు పెట్టాయని చెప్పుకుంటారు. చివరికి రోమన్లు నగరాన్ని ఆక్రమించినప్పుడు ఓ రోమన్ సిపాయి చేతిలో నత్తగుల్లని ఆర్కిమిడిస్ ప్రాణాలు విడిచాడు. అతడు కనుక్కున్న నీటి చక్రాన్ని ఇప్పటికీ ఈజిప్ట్లో వాడతారు. క్రీస్తుపూర్వం 30 నాటికి రోమ్కి సామంతరాజ్యంగా ఈజిప్ట్ శోభ బాగా తగ్గిపోయింది. ఆ కాలంలో పుట్టిన మేధావులలో ఒకడు హీరో. ఇతడే మొట్టమొదటి ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు. సైఫన్ని నిర్మించింది ఇతడే. యంత్రశాస్త్రం మీద, కొటాస్ట్రిక్స్ మీద పుస్తకాలు రాశాడు. దృష్టిని గురించి అతను చెప్పింది ఆనాటి నమ్మకాలని ప్రతిబింబిస్తోంది. అలెగ్జాండ్రియా నగరవాసుల్లో మరో గొప్పవాడు టోలిమీ. భూమి కేంద్రంగా ఉండి దానికి విశ్వం సకేంద్రీయంగా ఉందని అన్నాడు. ఇది తప్పని ఇప్పుడు మనకు తెలుసు. కాంతి శాస్త్రం గురించి కూడా అధ్యయనాలు చేశాడు. ముఖ్యంగా కాంతి పరావర్తనం మీద ప్రయోగాలు చేశాడు. పరావర్తనం కారణంగానే కాంతిరేఖ నీటి ఉపరితలం దాటుతున్నప్పుడు వక్రీభవనం చెందుతుంది. టోలమీ ప్రయోగాలు చేసి XY కోణాలు కొలిచాడు. కానీ ఆ రెండింటిని అనుసంధించే సూత్రాన్ని కనుక్కోలేకపోయాడు. sin x sin y ల నిష్పత్తి ఓ స్థిరాంకం. అప్పుడే ఈ నియమం, దీనిని ఇప్పుడు స్పెల్ నియమం అని పేరు. టోలమీ తరువాత యూరప్లో కల్లోల వాతావరణం నెలకొంది. రోమన్ సామ్రాజ్యం పతనమయ్యింది. కకావికలమైన రాజ్యాలే మిగిలాయి. క్రీస్తుశకము 640లో అరేబియన్ మూకలు బైజాంటైన్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి ఈజిప్టుని ఆక్రమించాయి. గ్రీకు విజ్ఞానాన్ని వారు భద్రపరిచి సాంస్కృతిక పునర్వికాస దశలో ఉన్న యూరప్కి దానిని అందజేశారు. అయితే సాంస్కృతిక పునర్వికాసం విజ్ఞానానికి పునర్జన్మ కాలేదు. యూరప్ మతోన్మాదుల చేతిలో చిక్కుకుంది. సాంస్కృతిక పునర్వికాస దశ అనంతరం కూడా మత ఛాందసత శాస్త్రీయ దృక్పథానికి తావివ్వలేదు. ఇలాంటి ప్రశ్నలకి టోలమీ వ్యవస్థలో స్థానం లేదు. అరే, కుజుడు అలా నడుస్తున్నాడేంటి చెప్మా? శుక్రుడు నడినెత్తిన ఎప్పుడూ ఎందుకు కనిపించడు? ఇలాంటి ప్రశ్నలకి టోలమీ వ్యవస్థలో స్థానం లేదు.